33 ప్రతిచోటా ప్రపంచమే. అంతకంటే చిత్రం మరొకటుంది. నాకా చుట్టుపక్కలలో ఇందాకటి శిల వంటి శిలలు చాలా కనిపించాయి. నాకు ఆ శిలలన్నిటిలో కూడా ఇందాకటి కాళీదేవి శరీరంలో లాగానే రకరకాల ప్రపంచాలు కనిపించాయి. అయితే అవి మామూలు కంటికి కనిపించటం లేదు. బుద్ధినే త్రేణ దృశ్యంతో దివ్యాక్షవా నతే యథా నీ డొట్ ఉడుట్సా 86 స్లో 24 వాటిని చూడాలంటే జ్ఞానమయమైన నేత్రమైనా కావాలి లేదా దివ్య దృష్టి అయినా కావాలి. జ్ఞాననేత్రం అంటే అహంకారరహితమైన బుద్ధి. అటువంటి దృష్టితో చూసేసరికి నాకక్కడ ఉండే రాళ్లలో మాత్రమే కాదు, అక్కడ ఉండే గడ్డి పరకల్లోనూ, తీగల ఆకుల్లోనూ, చెట్ల గుబురుల్లోనూ కూడా ఎక్కడ చూస్తే అక్కడ వింత వింత ప్రపంచాలు కనిపించాయి. ఈ ప్రపంచాలకు ఒక నిశ్చితమైన న్యాయం, తర్కబద్ధమైన నియమం ఏదీ నాకు కనిపించలేదు. ఉదాహరణకు, ఒక ప్రపంచంలో ప్రజాపతి ఇప్పుడే పుడుతున్నాడు, మరో ప్రపంచంలో అక్కడి ప్రజాపతి లయించబోతున్నాడు, మరో ప్రపంచంలో సృష్టి నిండుగా వికసించి ఉంది, ఒక ప్రపంచంలో దేవతలకు మరణం ఉంది, మరో ప్రపంచంలో దేవదానవులు స్నేహంగా ఉన్నారు, ఇంకో సృష్టిలో శ్రీరాముడు చిన్నవాడుగా ఉండగానే రావణాసురుణ్ణి చంపేశాడు, మరో సృష్టిలో రావణాసురుడే రాముణ్ణి చంపేశాడు. ఇలా రకరకాల వింత ప్రపంచాలను నేను చూశాను. దీనిని బట్టి మన ప్రపంచంలో మనకు కనిపించే తర్కబద్ధత మన అలవాట్లను బట్టి ఏర్పడిందే తప్ప దానికి ప్రత్యేకమైన అస్తిత్వం లేదని నేను అర్థం చేసుకున్నాను. గమని వింత వింత ప్రపంచాల వర్ణనను పూర్వం భుసుండోపాఖ్యానంలోనూ, ఈ ఉత్తరార్ధంలోనే మరో చోట కూడా వశిష్ఠ మహర్షి చేసి ఉన్నాడు. ఇక్కడ కూడా 23వ శ్లోకం నుంచి 48వ శ్లోకం దాకా ఈ వివరణ సాగింది. ఇందులో కీలకమైన అంశాలను మాత్రమే మనం ప్రస్తావన చేసుకున్నాం. ఈ వర్ణన చివరి భాగంలో క్వచిదల్పేన రామేణ హతరావణ రాక్షసం రక్షస రావణేనైవ క్వచిద్విహత రాఘవం నీ డొట్ ఉరస 86 శ్లో 45 అనే చోట విహత రాఘవం అనే పదానికి రావణాసురుడే రాముణ్ణి చంపేశాడు అని చెప్పడానికి ఇష్టం లేకో ఏమో, వ్యాఖ్యాత విహత శబ్దానికి కొంచెం అర్థం మార్చి రావణాసురుడు రాముణ్ణి మోసగించాడు అని అర్థం చెప్పాడు. ఏది ఏమైనప్పటికీ సృష్టి పరంపరలో నిశ్చితమైన నియమమేదీ లేదని చెప్పడమే ఈ వర్ణనకు ప్రధాన తాత్పర్యం గనుక దానిని ఆధారం చేసుకునే శ్రీరాముడు ఒక ప్రశ్న వేయబోతున్నాడు. శ్రీరాముడు, ఇదేం చిత్రం గురుదేవా? నేను పూర్వమే ఉన్నానా? ఉంటే ఇలాంటి శరీరంతో, ఇలాంటి మనస్సుతో ఇలాగే ఉన్నానా? అప్పటి సన్నివేశం అంతా ఇలాగే ఉందా? వశిష్ఠుడు, రామ, మినుములు రాశిగా పోసాం, వాటిని మానికలతో కొలిచి మళ్లీ ప్రక్కన పోసాం. పూర్యమానా యథా మాషాహ క్రమేణానేన తేన వాగ్ని ఉస 86 శ్లో 51 ఆయసర్వ్ 62 ఇందాకటి మినుముల సన్నివేశం, ఇప్పటి మినుముల సన్నివేశం ఒకే రకంగా ఉందని చెప్పగలమా? లేదని చెప్పగలమా? వివిధ సృష్టుల పరిస్థితి ఇంతే. సముద్రంలో తరంగాలు వచ్చాయి, పోయాయి, మళ్లీ వచ్చాయి, పోయిన తరంగాలే వచ్చాయని చెప్పగలమా? ఇవి పూర్తిగా క్రొత్తవని నిరూపించగలమా? అలాగే సృష్టి పరంపరలో జీవుల పరివర్తనం కూడా కొన్ని చోట్ల కొద్దిపాటి పోలికతో, కొన్ని చోట్ల కొద్దిపాటి వైవిధ్యంతో, కొన్ని చోట్ల ఎటుగాని విధానంతో సాగిపోతూ ఉంటాయి. పునస్త్వం పునరేవాహం పునః పునరిమే జనాహ న కదాచన నైవాన్యే సంభవంత్యభిలం పరే నీ డొట్ ఉడ్స 86 శ్లో 52 నువ్వు మళ్లీ పుట్టావు, నేను మళ్లీ పుట్టాను, ఈ జీవులందరూ మళ్లీ మళ్లీ పుట్టారు. ఇది వ్యవహార దృష్టి. తత్వదృష్టితో చూస్తే ఎప్పుడూ ఆ పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఆయనలో ఎప్పుడూ ఏదీ పుట్టనే పుట్టడం లేదు. ఇక ఆ సన్నివేశము, ఈ సన్నివేశము ఒకే రకంగా ఉన్నాయా అని అడిగావు. సన్నివేశం అంటే ఏమిటి? శరీరాకారం, చుట్టూతా ఉన్న బంధుమిత్రులు, ఆ వ్యక్తికి ఉన్న తెలివి, శక్తి, సాధించిన కార్యాలు ఇలాంటివన్నీ కలిపితే సన్నివేశం అవుతుంది. అవి ప్రతి సృష్టిలోనూ కొంత పోలికతోనూ ఉంటాయి, కొంత తేడాగానూ ఉంటాయి. ఒకప్పటి మానవజీవుడు మరో సృష్టిలో పశు శరీరంతో పుట్టవచ్చు. అప్పుడు వాడే వీడు అనాల, వాడు వేరే, వీడు వేరే అనాల. ఏదీ నియమంగా చెప్పేందుకు వీలు లేదు. కనుక జీవ సన్నివేశాలు సదృశంగా ఉన్నాయా, విసదృశంగా ఉన్నాయా అని ఎవడు తేల్చి చెప్పగలడు? కనుక రామ, అసలు సృష్టి తత్వమేమిటో ఆలోచించు. సత్ 86. దానికోసం అప్పుడు నాకు కలిగిన అనుభవాన్ని మరికొంత వివరిస్తాను, విను. ఆ విధంగా ఏ రాతిలో చూసినా, ఏ చెట్టులో చూసినా, ఏ పుట్టలో చూసినా రకరకాల సృష్టులు కనిపించేసరికి నేను ఆలోచించి నా వంకే చూసుకున్నాను. ఆశ్చర్యం, నాలోనే ప్రతి అవయవంలోనూ రకరకాల ప్రపంచాలు కనిపించసాగాయి. ఇవన్నీ ఎక్కడినుండి వస్తున్నాయా అని నిశితంగా పరిశీలించాను. రోటికి ఏర్పడ్డ బీటలో ఇరుక్కున్న గింజ వానకాలంలో మొక్కే మొలచినట్లుగా నా హృదయమనే ఆకాశంలో ఇరుక్కున్న సంస్కార బీజాల్లోంచి ఈ ప్రపంచ వృక్షాలు మొలకెత్తుతున్నాయని గ్రహించాను. గాఢ నిద్రలోంచి స్వప్నానికి గాని జాగ్రత్తశకు గాని చేరుతున్న సమయంలో ఉన్నట్టుండి ప్రపంచాలు ఎలా కనిపిస్తున్నాయో, అలాగే నా హృదయంలో నాకా ప్రపంచాలన్నీ వికసిస్తున్నాయని నేను గ్రహించాను.